270 లబ్ధవృద్ధ్యః సం భా లబ్ధవృద్ధ్యః వృద్ధిర్నామ వ్యాప్తి అపరిపూర్ణతేత్యర్థః అవయవోపచయాత్మికానా తస్యాః కర్మ జన్యత్వేన వినాశహేతుత్వాత్ సవా ఏమ మహానజ ఆత్మన వర్ధతే కర్మణ ఇతి శృతివచనాత్ నిశ్రియం నిష్కలం ఇతి అవయవమాత్రని షేధాచ్చ తథాన లబ్ధి వృద్ధ్యః సర్వవ్యాపకతా స్వస్వరూపేణ సతి ఉపాధిభిః జన్యే సదాశ్రయభూతే అహా అభివ్యజ్యతే నత్వ విద్యమానారోపితా ఇతి నిష్కరార్థః ఓం లభివృద్ధ్యే నమః ఆం వి వృద్ధి ఎనగా వ్యాప్తి పరిపూర్ణత్వమని యర్థము అవయవ వికాసరూపమైన పరిపూర్ణత్వముగాడు ఏలనా తాదృశమైన యవయవ వికాసము కర్మజన్య మగుట చేత వినాశ హేతువగును సవా ఏష మహానజ ఆత్మ న వర్ధతే కర్మణ ఈ ఆత్మ యతిశయమైనది జన్మలేనిది కర్మవలన వృద్ధి పొందునదిగాదు అను శృతి వలన నిష్క్రియం నిష్కలం డొట్ ఆత్మ నిష్క్రియము అవయవ విభాగము లేనిది ఎనుచు అవయవమాత్రని షేధము శృతి చెప్పుచుండుట వలన కాగా పరదేవత సర్వవ్యాపకత్వ రూపమైన స్వస్వరూపమే కలదే యుపాధాజన్యములు తదుపాధికి ఆశ్రయభూతములైన కరణములు ఇంద్రియముల ద్వారా అభివ్యక్తయ్యగుచున్నది పరమేశ్వరి స్వరూపము ఆ విద్యమానము ఆరోపితమునైన వృద్ధి కాదని సారభూతమైన భావము శంకర 12 53 శంకర గ్రంథరత్నావళి